జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. పరమ భాగవతులార రామకథ కిష్కింధాకాండలో చెప్పుకుంటూ ఉన్నాం. సుగ్రీవుని మీదకు బయలుదేరిన వాలికి హితబోధ చేసింది తార, మహాజ్ఞాని తార. అన్ని విధాల ఆలోచన చేసి చెప్పింది. నిజానికి ఎంత సమంజసమైన విషయమే కానీ తదాహి తారా హితమేవ వాక్యం తం వాలినం పథ్యమిదం బభాషే. తార చెప్పినది పథ్యము అంటే చేయతగినది అన్నమాట. నరోచతే తద్వచనం హితస్యా, అతనికి అదేమీ మంచిదని అనిపించలేదు, ఇష్టంగా అనిపించలేదు. ఏమిటయ్యా అంటే కాలాభిపన్నస్య వినాశకాలే, వినాశకాలము దగ్గరకు వస్తూ ఉన్నది, అందువలన అది తలకెక్కలేదు. ఇదే ఇంక వేరే కారణం ఏముంటుందండి ఎందుకు వినలేదు అని అంటే, మంచి మాట ఎందుకు వినాలంటే చెడిపోయే కాలం అది, కనుక నశించే కాలానికి ఎవరూ వినరు. కర్మ అలాంటిది. తామేవం బ్రువతీం తారాం తారాధిప నిభాననాం వాలి నిర్భర్త్సయామాస వచనంచ ఇదమబ్రవీతు. ఏమి లెక్క చేయకుండా ఆ తార చెప్పినటువంటి మాటలను ఏమీ వినలేదు, తోసేశాడు. గర్జతోశ్చ సంరంభం భరతు శత్రుర్ విశేషత, ఒక పెద్ద గర్జన చేశాడు. అక్కడకు వచ్చి సుగ్రీవుడు, వాడు నాకు శత్రువు, వాడేదో సోదరుడని చెబుతూ ఉన్నావు, ఎవడు చేస్తాడలా, కనుక నేనేమి సహించలేను సుమా అది, అందుకే నేను వెళ్తూ ఉన్నా యుద్ధానికి. నువ్వు చెప్పినవి మంచి మాటలే కానీ అవి తగినటువంటివి కాదు. ఇప్పుడు నచకార్యో విషాదస్తే రాఘవం ప్రతి మత్కృతే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యసి. నీవు ఆ రాముడు వచ్చాడు, ఇలా స్నేహం అయ్యింది వారికి ఏం చెబుతూ ఉన్నావు, రాముని వలన భయపడకు. ఎందుకనంటే ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు రాముడని చెబుతూ ఉన్నావు కదా. రాముడు కథం పాపం కరిష్యతి, పాపాన్ని చేస్తాడా నా విషయంలో రాముడు, చేయటానికి వీల్లేదు, నీవేమీ భయపడకు అని చెప్పి ప్రతియోత్స్యామి అహంగత్వా. కనుక వెళ్ళి ఆ నాలుగు తన్ని వస్తా వాడిని నేనేం చంపనులే, నాలుగు తన్ని వాడి యొక్క ఆ గర్వాన్ని అణిచి మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి బయటకు వచ్చేసాడు. కోట ద్వారాన్ని నగర ద్వారాన్ని దాటాడు. కోట అది ఒక పెద్ద గుహ, అక్కడ ఉన్నాడు సుగ్రీవుడు. అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు వాలి. తం వాలి క్రోధతామ్రాక్ష సుగ్రీవం రణపండితం ఆపతంతం మహావేగం ఇదం వచనమబ్రవీతు. అహా కోపంతో వచ్చేశాడు. ఏమిరా మళ్ళీ వచ్చావా నీవు, చూడు ఇదిగో పిడికిలి బిగించి వస్తూ ఉన్న ముష్టి పతతు మూర్ధని, నీ తల మీద పడిందా పిండి పిండి అయిపోతావు అని భయంకరంగా ఒక్క పిడి గురుద్దు గుద్దాడు తల మీద. దేటప్పటికీ ఆ సంక్రుద్ధ సమభిక్రమ్య అభవత్ శోణితోద్గారీ, శరీరమంతా కూడా ఒక్కసారి ముద్దైపోయింది సుగ్రీవుడిది, ఉబికిపోయింది, రక్తమంతా చిటిలి ఎర్రగా కందిపోయిందంతా. సుగ్రీవేణతు నిస్సంగం సాలముత్పాట్యా, ఓ పెద్ద చెట్టు పీకాడు, పీకి దాంతో వాలిని కొట్టాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు కూడా వాలి కూడా చెలించాడు. నౌసార్ధ యువ సాగరే, గాలికి సముద్రంలో పడవ ఊగిపోయినట్టుగా ఊగిపోయాడట వాలి. తౌ భీమబల విక్రాంతౌ సుపర్ణ సమవేగినౌ ప్రవృద్ధౌ ఘోరవపుషౌ చంద్రసూర్యావివాంబరే పరస్పరమమిత్రఘ్నౌ ఛిద్రాన్వేషణ తత్పరౌ. మహాబలవంతులు ఇద్దరు కూడా, ఆ సుపర్ణుడు గరుడంతో సమానమైన వేగం కలిగినటువంటి వారు, ఆకాశంలో ఉన్న చంద్రసూర్యుల వంటి వారు ఇద్దరు కూడా ఛిద్రాన్వేషణం, ఎక్కడ సమయం దొరికితే అక్కడ కొట్టడానికి, మల్లయుద్ధం కదా అది, గుర్తుకుంటూ ఉన్నారు. అన్వేషించి ఎక్కడ దొరికితే అక్కడలా కొడుతున్నారు, ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. తతో అవర్ధత వాలీతు బలం బలవీర్య సమన్విత, వాలి బలం పెరుగుతూ ఉన్నది, సుగ్రీవుని బలమేమో తగ్గుతూ ఉన్నది. అలా దానికి కారణం కూడా వాలి ఒక మాల, కాంచన మాల ధరించి ఉంటాడు. ఆ మాల వలన వాలి బలం పెరగటం, ఎదుటవాడి బలం తరగటం అవుతూ ఉంటుంది. కనుక సుగ్రీవుడి బలం తగ్గిపోతూ ఉంది కదా. ముష్టిభి జానుభి, ఆ పిడిగురుద్దులు మోకాళ్ళతో పోటులు కొట్టేస్తూ ఉన్నాడు. అలా ఆర్తుడైపోయాడు సుగ్రీవుడు, దిక్కులు చూస్తున్నాడు. అయిపోయింది బలము, అయిపోయింది, ఇక తట్టుకునే ఓపిక కూడా లేదు. అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే చూశాడు రామచంద్రస్వామి. తతో ధనుషి సంధాయ శరం ఆశీవిశోపమం పూరయామాస తచ్చాపం కాలచక్రమివాంతక. ఆ ధనుస్సుని సంధించాడు, నారి తగిలించి ఆ బాణాన్ని తీసుకుని చూశాడు. అది గాలికే ప్రాణాలు తీసేసేటట్లుగా ఉన్నది, దానిని కాలచక్రం వంటిది అది, దాన్ని తగిలించాడు. తస్య జాతల ఘోషేణ త్రస్త పత్రరథేశ్వరాః, ఒకసారి నారి ఇలా లాగాడు దానికి, పెట్టి పెద్ద ధ్వని మోగింది. ఫెళ ఫెళ ఫెళ ఫెళ మోగితే పక్షులన్నీ ఎగిరిపోయినాయి. ముక్తస్తు వజ్ర నిర్ఘోషో ప్రదీప్త అశని సన్నిభ, దాన్ని ఇలా లాగి విడిచిపెట్టాడు ఆయన, పిడుగులాంటిది అది. రాఘవేణ మహాబాహో వాలి వక్షసి పాతిత, అలా రామచంద్రస్వామి యొక్క చేతి నుండి అలా విడివడింది ఆ ధనువు నుండి ఆ బాణం వచ్చేసి వాలి వక్షస్థలంలో పడింది. పెద్ద పిడుగులు వజ్రములాగా పడిపోయింది. తతస్తేన మహాతేజ వీర్యోత్సిక్త కపీశ్వర వేగేన అభిహతో వాలి నిపపాత మహీతలే. ఆ వేగముగా వచ్చి కొట్టేటప్పటికీ పడిపోయాడు వాలి, భూమి మీద పడిపోయాడు. ఇంద్రధ్వజైవ ఉద్ధూత, ఆ ఇంద్రధ్వజము పడిపోయినట్లుగా రంగురంగులుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. పడిపోయాడు ఆ బాణము వెలుగు, ఉబికిన రక్తము, కారిన రక్తము, అలా పడిపోయాడు వాలి. అలా కనిపిస్తూ ఉన్నాడు వాలి ఇప్పుడు ఇంద్రధ్వజంలాగా. అందరూ కూడా చేరుకున్నారు దగ్గరకి, హనుమ, జాంబవంతుడు, సుగ్రీవుడు అందరూ కూడా. పపాత సహసా వాలి, ఆ పడిపోయిన వాలి చాలా బాధపడుతూ ఉన్నాడు. తదస్త్రం తస్య వీర్యస్య స్వర్గ మార్గ ప్రభావనం, ఆ అస్త్రం ఉన్నదే ఆ వీరుడైనటువంటి వాలికి స్వర్గ మార్గాన్ని చూపిస్తూ ఉన్నదంటే ఇక ప్రాణాలు పోతాయి, అలో పై లోకాలకు వెళ్ళిపోతాడు. అది అట్లాంటి స్థితిలో అలా వచ్చి ఆ రామచంద్రస్వామి నిల్చుని ఉంటే సింహోరస్కం మహాబాహుం లక్ష్మణ అనుగతో రామో దదర్శ ఉపసర్పచ, అలా వచ్చి నిలబడితే సింహోరస్కుడైనటువంటి ఆ రామచంద్రుడు మహాబాహువు దృష్ట్వా రాఘవం వాలి లక్ష్మణంచ మహాబలం, ఇద్దరిని చూశాడు రామలక్ష్మణులను, దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నారు. ఇట్లాంటి పురుషుల్ని చూడలేదు ఇంతవరకు. అబ్రవీత్ ప్రసృతం వాక్యం పరుషం ధర్మ సంహితం, పరుషమైనటువంటి మాటలు, ధర్మసమ్మతమైనటువంటి మాటలు. రామ కరుణవేదీచ, రామ నీవు కరుణ గలవాడివని, దమము శమము క్షమము సత్యపరాక్రమము ఇలాంటివి కలవాడవని విన్నాను నేను, కానీ ఇప్పుడు నన్ను ఎందుకు చంపేవయ్యా నీవు, పైగా సాటుగా ఎందుకుండి కొట్టావు నన్ను? బాణాన్ని ఎదురుగా వచ్చి యుద్ధం చేయకపోయావా నాతో? ఎందుకు ఇలా చేశావు? ఇది నీకు తగినది కాదు. ఇది రాజధర్మం కాదు, క్షత్రియ ధర్మం కాదు. ఎందుకోసం చేశావు? మరి నేనేమైనా నీకు వైరినా? నీకు నాకు ఏమైనా వైరమున్నదా? ఎట్టిది వైరము లేదే. నా తమ్ముడికి నాకు వైరమున్నది, అందుకు మేము కొట్టుకుంటున్నాం. నీవిలా ఎందుకు చేశావు చెప్పు. మమ్మల్ని ఏమైనా రాజులకి వేట ధర్మము అని అంటే నేనేమైనా తినటానికి పనికొచ్చేవాడినా? పంచ పంచ నఖాభక్ష్య బ్రహ్మక్షత్రేణ రాఘవ శల్యక స్వావిధో గోధ శశ కూర్మశ్చ పంచమహా. ఏదు పంది తినటానికి పనికొచ్చేట కొన్ని 5 గోర్లు ఉండేయో ఏదో చెప్తూ ఉన్నారు. అలా అంటే పంది, అలాగే ఉడుము, కుందేలు, తాబేలు ఇలాంటివి తింటారు. మాకు ఉంటాయి 5 గోళ్ళు, కానీ మేము తినటానికి పనికిరాం. మా చర్మము పనికిరాదు. అభక్ష్యాణి చ మాంసాని సోహం పంచనఖోహత. నేను మా చర్మము ఏం చేస్తావు? ఏమి చేయరు మా చర్మాలని? మాంసము పనికిరాదు. ఎందుకు చంపావు నన్ను? తారయా వాక్యముక్తోహం సత్వ సత్యం సర్వజ్ఞయాహితం. తార చెప్పింది నీవు ధర్మజ్ఞుడవని సర్వజ్ఞుడవని చెప్పింది, కానీ నేను అది వినలేదు. నన్నేం చేస్తాడు ధర్మజ్ఞుడైతే అని చెప్పి వచ్చానయ్యా. కానీ నువ్వు చేసినటువంటి పని చాలా అధర్మంగా ఉన్నది. కథం దశరథేనా? దశరథ చక్రవర్తికి అసలు నువ్వు ఎలా పుట్టావు? ధర్మమూర్తి అయిన దశరథుడికి నీవు ఎలా పుట్టావు? ఇలాంటి అధర్మమైన పనులు చేసేవాడివి, నాకు సమాధానం చెప్పు అన్నాడు వాలి. సరే, ఆ చెప్పటానికి సిద్ధమే. నీవు తప్పు చేశావు. నువ్వు చేసినటువంటి తప్పు, ఆ ధర్మంతో మాట్లాడుతున్నావు, నేను అధర్మం అంటూ ఉన్నావు. నీవు చేసినటువంటి తప్పు, నీ తమ్ముడి భార్యను అపహరించావు. తమ్ముడు, కొడుకు, శిష్యుడు సమానము. అలాగే వారి భార్యలు, తమ్ముడు భార్య మరదలు, కొడుకు భార్య కోడలు, శిష్యుడి భార్య కూతురుతో సమానం. కానీ నీవు అపహరించేసి ఇలా తప్పు చేశావు కనుక తప్పుని దండించేటటువంటి స్థితి రాజుకి ఉంటుంది. ఇక్ష్వాకూణామియం భూమి. ఈ భూమి అంతా ఇక్ష్వాకులది, మాదేనయ్యా. సూర్యుని కొడుకు వైవస్వతుడు, ఆ వైవస్వతుని కొడుకు ఇక్ష్వాకు. మరి సూర్యుడు తిరిగినంత వరకు సూర్యునిదే కదా సూర్యుని కొడుకు. ది తర్వాత అతని తర్వాత ఇక్ష్వాకు మహారాజు. అది మా వంశం, ఇది మాదే. ఇదంతా సశైల వనకానన, మొత్తం అడవులు కానీ తోటలు కానీ పర్వతములతో సహా అన్నీ మావే. మృగపక్షి మనుష్యాణం నిగ్రహ ప్రగ్రహావపి. మృగములు, పక్షులు, మనుషులు అందరినీ కూడా నిగ్రహించటానికి, అంటే వారిని దండించటానికి కానీ దయ చూపటానికి కానీ మాకు అధికారం ఉన్నది. తాంపాలయతి ధర్మాత్మ భరత సత్యవాగ్రుజు. ధర్మజ్ఞుడైనటువంటి భరతుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. నేను ప్రతినిధిగా ఉన్నా అని చెప్పాడు రాముడు. నిజానికి అసలు ప్రతినిధి కాదు, రాముని పాదుకలే చేస్తూ ఉన్నాయి రాజ్యాన్ని. కానీ ఆ మాట చెప్పలేదు రాముడు, చెప్పలేదు కనుక వాల్మీకి కూడా చెప్పలేదు. చూడండి, నిజానికి అసలు భరతుడు కాదు, ఈయన ప్రతినిధి కాదు, అసలు ఈయనదే రాజ్యం. ఈయనే సాక్షాత్తు దండించడానికి అధికారము కలిగిన వాడు. ఆయన పాదుకలకు ఉంటే ఆయనకు లేనట్ట, ఆయనకే ఉన్నట్టు కదా. అలా చెబుతూ ఉన్నాడు ఆయన. మరి అది ధర్మమైనటువంటి మాట, దాంట్లో గొప్పలు చెప్పుకునే స్థితి లేదు. కనుక ఇక దండించవచ్చు నిన్ను. అయితే ఎందుకు అసలు ప్రధానంగా చెబుతూ ఉన్నా? వైరము లేదంటూ ఉన్నావు నిజమే, కానీ నీకు నాకు సాక్షాత్తు వైరము లేదు. కానీ సర్వదా ధర్మ ఇచ్చేవ ద్రష్టవ్యస్తవ నిగ్రహ. ధర్మాన్ని ఆలోచిస్తావు కదా, ఆలోచించు ధర్మాన్ని. వయస్యస్యాపి కర్తవ్యం ధర్మమేవ అనుపశ్యత. స్నేహితుడు, మిత్రుడు, మిత్రువు, స్నేహితుడికి ఎవరు మిత్రులో వారు ఆ స్నేహితుని మిత్రునికి కూడా మిత్రువే అవుతాడు. ఎవరు శత్రువో వారు శత్రువు అవుతారు. సుగ్రీవుడు నేను స్నేహితులము, సుగ్రీవుని శత్రువు నాకు శత్రువే, కనుక ఇది ధర్మమా అవునా కాదా? విను, ఇది ధర్మమేనా? ఆ సుగ్రీవుడు చేయాల్సిన పనిని నేను చేశానా? మిత్రుడికి చేయాల్సిన పనిని నేను చేశా అని చెప్పేటప్పటికీ, నువ్వే చెప్పావు కదా మృగము అన్నావు, నువ్వు శాఖామృగాన్ని అన్నావు, నీవే ఒప్పుకున్నావు కనుక మృగమును ఎలా అయినా కూడా ఆ దండన ఏ విధంగానైనా విధించవచ్చు. మృగాలు కనుక చెట్టుచాటు నుండి అయినా కొట్టవచ్చు, ఒక బోన్లోనైనా పడేయచ్చు, ఏదైనా చేయొచ్చు కదా మృగాలకి శిక్ష, అలా చేశా అంటే ధర్మము ఒప్పుకున్నాడు. వాలి తప్పదు కదా, మరి ఒప్పుకున్నాడు. ఇలాగే ఇదే స్థితిని శ్రీకృష్ణస్వామి కూడా చెప్పాడు ఎవరికి, దుర్యోధనుడితో. ఆయన పరమాత్మే కదా, ఆయన చెప్పాడు. దుర్యోధనుడు అడిగాడు, ఏమయ్యా నువ్వు రాయబారానికి వచ్చావు, నా ఇంటికి రావాలి, కానీ ఆ విదురుడింటికి ఎందుకు వెళ్ళావు? ముందు అది చెప్పు అన్నాడు. అంటే శత్రువుకి పెట్టకూడదు, శత్రువు ఇంటో తినకూడదయ్యా దుర్యోధన. అంటే నేనెలా శత్రువు అయ్యానయ్యా నీకు? పాండవులు ఎంతో నేనంత కాదా? నీ మేనత్త పాండవుల తల్లి, ఆ తల్లి నాకు పినతల్లి అవుతుంది కదా. పాండవులెంతో నేను అంతే, నీకెలా శత్రువునయ్యాను? అంటే పాండవాన్ ద్వేష్యసే రాజన్ మమ ప్రాణాహి పాండవాహ. పాండవులను నీవు ద్వేషిస్తూ ఉన్నావు, పాండవులు నా ప్రాణాలు, ప్రాణాలను ఉద్దేశించిన వాడు శత్రువు కాడా అని అక్కడ చెప్పాడు ఆ మాట. ఇక్కడ రాముడు ఈ మాట ముందే చెప్పాడు ఈ మాట. వయస్యస్యాపి కర్తవ్యం ధర్మమే వానుపశ్యత. వయస్యః, వయస్సుడు స్నేహితుని యొక్క స్నేహితుడు మిత్రుడవుతాడు, స్నేహితుని యొక్క శత్రువు శత్రువు అవుతాడు. ఈ ధర్మాన్ని ఆచరించాను నేను అన్నాడు వాలి రాముడు, రామచంద్రస్వామి అంటే ఒప్పుకున్నాడు వాలి. ఇది జరిగినటువంటి విషయం, వాల్మీకి చెప్పినటువంటి విషయం, మనం చెప్పుకున్న విషయం. ఇక లోకము ఎన్నో రకాలుగా వీటి మీద చర్చలు ఉపచర్చలు జరుగుతూనే ఉంటాయి, జరుగుతూనే ఉన్నాయి. చాలామంది నన్ను అడిగారు, ఒక మహాకవి అడిగాడు, ఆయన కాకినాడ, ఆయనే అడిగాడు ఇదేంటండి అసలు, కనీసం ఆర్గ్యుమెంట్ కూడా లేకుండా వాలి ఏం చెబుతాడు, వినకుండా శిక్ష వేయటమేనా శిక్ష అంటే అన్నాడు ఆయన. అయ్యా మీరు ఈ కాలము నాటి ఈ జడ్జీలు, ఈ శిక్షలు, ఈ ఆర్గ్యుమెంట్లు ఇవి మీరు ఆలోచిస్తున్నారు, అది ఏ కాలము? ఆ కాలంలో ఏమన్నా కోర్టులు విచారణలు ఇలాంటివి ఏమన్నా ఉంటాయా? ఎక్కడన్నా పట్టణాల్లో ఉంటే జరిగితే, ఆ రోజుల్లో జరిగితే జరిగి ఉండవచ్చు, వీళ్ళు ఎక్కడో అడవుల్లో ఉన్నారు, ఇక్కడ కోర్టు ఏర్పాటు చేయటం అంటూ ఉంటుందా? వినాలని అసలేమిటి, ఎందుకు వినాలి అని అంటే, ఇప్పుడంటే ఏదో వినకపోతే ఊరుకోవటం లేదు. ఇక్కడ కూడా ఎన్నో రకరకాలు ఉంటాయనుకోండి, ఆ చర్చ అంతా వేస్టు. ఆనాడు అక్కడ జరిగింది ఇది, ఇది తెలిసినటువంటి వారందరూ ఆలోచించదగిన వారందరూ ఆలోచించండి, మీకు ఎలా అనిపిస్తే అలా అనుకోండి, నేను ఇది నాది కాదు, నేనేమి నిర్ణేతను కాదు. చరిత్ర జరిగిపోయింది, వాల్మీకి రాశాడు, చెప్పాడు, వాలి విన్నాడు, ఒప్పుకున్నాడు. ఇక మీ ఇష్టాలు ఇది అన్నీ అని ఆయనకి చెప్పాను, నేను అలాగే చెబుతూ ఉంటాను. తెలియని వారు ఎవరు కాదు కదా, అందరికీ తెలుసు, ఎవరి మనస్సాక్షి వారికే చెబుతూ ఉంటుంది. మరి వాళ్ళని గురించి, సుగ్రీవుడిని గురించి ఆలోచిస్తే సుగ్రీవుడు తెలియక చేసిన పని. మరి తారని భారీగా గ్రహించాడు కదా సుగ్రీవుడు అని అంటే, చనిపోయినప్పుడు తర్వాత వాళ్ళ ఆచారం ఏదో చెబుతారు, మరి వాళ్ళ వంశాచారం కులాచారం ఏదో చనిపోయాడు అనుకొని ఆచారం ప్రకారంగా భారీగా గ్రహించాడు తారని అంటారు. మరి బ్రతికి ఉండగానే, ఈ సుగ్రీవుడు బ్రతికి ఉండగానే తర్వాత వస్తే సుగ్రీవుడు బ్రతిమేలాడు తెలియదన్నా అని, కానీ వినలేదు వాలి, ఒక అహంకారం అది, వినకుండా ఆనాడు సుగ్రీవుడిని తన్నాడు. ఆ తరువాత తార చెబితే వినలేదే, అంత స్పష్టంగా చెప్పింది కదా. బలవంతుడైనటువంటి స్నేహితుడును కలిగి ఉన్నాడు నీ తమ్ముడు, కనుక ఇప్పుడు అతనికి యువరాజ్య పట్టాభిషేకం చేయవయ్యానంటే చేస్తే పోలా, ఎందుకు ఇదంతా మరి? కానీ అది అతనికి అలా కాలము మూడి ఉన్నది, అది అలా వచ్చేసింది, దానిని అనుభవించాడు కాదనలేదు. ఇంకా చాలామంది ఏవేవో చెబుతుంటారు కథలు, కాకరకాయలు. ఏమిటనంటే ఈ వాలే మరుజన్మలో శ్రీకృష్ణుడిగా ఉన్నప్పుడు అక్కడ ఒక బోయవాడు ఆ ముసలంలో ఉన్న ఒక మొక్క తీసి కొట్టాడు అని చెబుతారు. ఈ రకరకాలు ఇప్పుడు అసలు అబ్బు అసలు యూట్యూబుల్లో ఎన్ని వస్తున్నాయి. ఈ కరోనా కాలంలో మీరు ఎవరు భయపడకండి, శ్రీకృష్ణస్వామి యొక్క నిర్యాణాన్ని చూడండి, ఎవ్వరూ దిక్కుమొక్కు లేకుండా చనిపోయాడని చెప్పొస్తున్నారు. ఇంత పాతకం మరి ఒకటి ఉండదు. మహాభాగవతంలో అతను కొట్టడము ఆ కాలుని దగ్గరకు వచ్చి భయపడ్డాడు, నీకేం భయం లేదురా, నీకు మోక్షం ఇస్తూ ఉన్నానని చెప్పాడు ఆయన. చెప్పి తన దివ్యమంగళ విగ్రహంతో సహా అంతర్ధానమై వెళ్ళిపోయాడు ఆయన ఎవరికీ కనపడకుండా అని వ్యాసభాగవతంలో ఉంటే వీళ్ళు అనేక రకాలుగా చెప్పుకుంటారు. ఎవరిష్టాన్ని ఎవరు కాదనరు, ఎవరు పాపమైతే పాపం పండితే వాళ్ళు అలా పండించుకుంటారు. ఎన్ని రకాలుగా పండించుకోవట్లేదు కనుక పరమాత్మ లేదు మానవుడిగా విషయం చూసినా తప్పు కాదు అది. ఆయనకు అసలు కర్మ లేదు కనుక రెండవసారి వచ్చిన కృష్ణునికి ఇంకా కర్మ ఏమిటి? నానవాప్తం అవాప్తవ్యం అన్నాడు ఆయన. నాకు కర్మ చేయవలసిన అవసరం నేను పొందేది లేదు, పొందవలసింది లేదు అని చెప్పినటువంటి కృష్ణుడికి కర్మ ఏమిటి? మరి ఇలాంటివి భగవంతుడు చెప్పినవి వింటూ కూడా ఇంకా ఆయన చెప్పిన కేటగిరీలు ఒక నాలుగు ఉన్నాయి. మరి భక్తులు నాలుగు చెప్పి నమాం దుష్కృతినో మూఢాహ ప్రపద్యంతే నరాధమాహ మాయయాపహృత జ్ఞానాహ ఆసురం భావమాశ్రిత నలుగురిని చెప్పాడు. నరాధములు, అసుర ప్రకృతులు, మాయా అపహృత జ్ఞానులు, మూఢులు, వీరు నలుగురు కూడా దుష్కృతులు అని ఆయనే కేటగిరీస్ ఇచ్చేశాడు. సుకృతులు ఒక నలుగురు, ఎవరికి వారు ఏ కేటగిరీలో చేరితే వాళ్ళ ఇష్టం ఆ కేటగిరీలో చేరిపోవచ్చు, అది వారి వారి ఇచ్ఛానుసారము. అడిగే వాళ్ళందరూ తెలుగు గల వాళ్ళే తప్ప తెలుగు తక్కువ అసలు అడగడు. కనుక ఎవరి ఇష్టానుసారం వారు ఏ కేటగిరీలో చేరితే వాళ్ళిష్టం. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.